அதிவோ அதிவும் அல்லதிவோ ஸ்ரீஹரிவாசமும் அதிவும் அல்லதிவோ ஸ்ரீஹரிவாசமும் பதிவேலு சேஷுல படகல மயமும் அதிவோ அல்லதிவோ ஸ்ரீஹரிவாசமும் பதிவேலு சேஷுல படகல மயமும் அதிவோ அல்லதிவோ ஸ்ரீஹரிவாசமும் வெங்கடாச்சலமகிலோ நடமோ அதிவோ பிரம்மாதுல கமுலூபமு அதிவோ நித்ய நிவாசமகில முனுலகு அதிவோ நித்ய நிவாசமகில முனுலகு அதே சூடு ஆதே மருக்குடு ஆனந்தமயமு அதே சூடுடதே மருக்குட ஆனந்தமயமு அதிவோ அல்லதிவோ ஸ்ரீஹரிவாசமு வெங்கடநகமதிவோ ஸ்ரீ வெங்கடபதிக்கு சிறுலை நடி பாவிம்ப சகல சம்பத ரூபமதிவோ பாவிம்ப சகல சம்பத ரூபமதிவோ பாவனமுலகெல்ல பாவனமயமு அதிவோ அல்லதிவோ ஸ்ரீஹரிவாசமு ஸ்ரீஹரிவாசமு ஸ்ரீஹரிவாசமு சிங்கனாலே தரசாய ஸ்ரீரங்கநாத ರಂಗ ರಂಗ ರಂಗಪತಿ ರಂಗನಾಥ ನೀ ಸಿಂಗಾರಲೆ ತರಸಾಯ ಶ್ರೀರಂಗನಾಥ ರಂಗನಾಥ రాముడు రాఘవుడు రవి కులుడితడు భూమి జగపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవి కులుడితడు నాడు చూడరు పెద్ద హనుమంతుడు పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు పరగి నానా విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు వేదములోను తింపగా వేడుకలు దైవారగా ఆదరించి దాసుల మోహన నారసింహుడు మోహన నారసింహుడు మోహన నారసింహుడు కుంఠము కాణా చైన కొండ తిట్టెలాయ మహిమలి తిరుమల కొండ తిరుమల కొండ కట్టెదుర వైకుంఠము కాణా చైన కొండ తిట్టెలాయ మహిమలి తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ దేవదేవుడు తిరువేదుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను తిరువేదుల మెరసి దేవదేవుడు దేవదేవుడు బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే నిండార రాజు నిద్రించు నిద్రయునొకటి

వైకుంఠ వాసుడమ్మ శ్రీ వెంకటేశుడమ్మ కన్నా